దేవీ కృత్రిమ రక్త బీజాసురులను చంపి చివరకు స్వాభావిక రక్త బీజుని కూడా దేవి ఖడ్గముతో నరికి సంహరించెను. రక్తబీజుడు చనిపోగా ఇతర రాక్షసులు భయముతో హాహాకారములు చేయుచు రాజునకు రక్తబీజుని మరణమును వివరముగా చెప్పిరి. దేవి ఒక్కతే అందరను సంహరించుచున్నది, ఎవరి సహాయమును కోరుటలేదు. ఆమె వాహనమైన సింహము కూడా రాక్షసులను నమిలి వేయుచున్నది, చాముండ రాక్షసుల మాంసమును తినుచున్నది. మహారాజా, మనమందరము పాతాళమునకు వెళ్ళుట మంచిది, లేదా ఆమెకు సేవకులమైన కావలయును. అంబికతో యుద్ధము మాత్రము చేయవద్దు, ఆమె సామాన్య స్త్రీ కాదు. దేవతల పనిని సాధించుటకు మహామాయ ఇట్లు వచ్చినది, రాక్షసులనందరను మట్టు పెట్టుచున్నది. ఈ మాటలు విని శుంభుడు కోపముతో పెదవులు అదర దేవతలనందరను జయించిన నేనొక స్త్రీకి భయపడి పాతాళమునకెట్లుపోదును? రక్తబీజుడు మొదలగుతోటి రాక్షసులు మరణించగా నా ప్రాణములను కాపాడుకొనుటకు నేనెట్లు పోగలను? ఓ నిశుంభ, రథమునెక్కి నేను యుద్ధభూమికి వెళ్ళి ఆమెను చంపివచ్చెదను, లేదా ఇక రానే రాను. నీవు సేనతో నా ప్రక్కన నిలువుము, ఆమెను నీ బాణములతో యముని వద్దకు పంపుము అని చెప్పగా నిశుంభుడు నేను దుర్మార్గురాలగు కాళికను చంపివైచెదను, మరియు త్వరగా అంబికనిక్కడకు తీసుకువత్తును. రాజా, చింతింపకుము, ఆ బాలిక ఎక్కడా? సమస్త లోకమును వశమొనర్చుకున్న నా పరాక్రమమెక్కడా? నీవు నేనుండగా యుద్ధమునకు వెళ్ళనవసరము లేదు, తప్పక నేనామెను తీసుకొని వచ్చెదను. నీవు విచారము మాని భోగములను యథేచ్ఛగా అనుభవింపుము అని సోదరునితో చెప్పి నిశుంభుడు రథమెక్కి సైన్యముతో కూడినవాడై ఆయుధములతో త్వరగా యుద్ధభూమికి వెళ్ళెను. నిశుంభుడు మరణించుట. నిశుంభుడు విజయమో మరణమో నిశ్చయించుకొనదలచి దేవి వద్దకు వచ్చెను. శుంభుడు కూడా సైన్య సమేతుడై తమ్మునికి సహాయముగా వెళ్ళి వారిద్దరి యుద్ధమును చూచుచుండెను. దేవగణములు కూడా మేఘముల చాటున నిలిచి వారి యుద్ధమును చూడవచ్చిరి. నిశుంభుడు జగన్మాతను బెదిరించుచు ఆమెపై బాణవర్షము కురిపించెను. అతని చూచి చండికాదేవి పలుమార్లు పకపక నవ్వెను. దేవి కాళికతో నిట్లు పలికెను. ఓ కాళీ, వీరు చావు కోరుకొని నా ఎదుటకు వచ్చి నిలిచిరి. రక్తబీజాది రాక్షసుల సంహారము చూచియు నా మాయచేత జయాసను విడువకున్నారు. చూడుము, వీరినిప్పుడే అంతమొందించెదను అని పలుకుచు తన ముందున్న నిశుంభుని బాణప్రయోగముచే నొప్పించెను. అతడు తన వాడి బాణములతో ఆమె బాణములను ఖండించి వైచెను. ఇట్లు వారిరువురకును ఘోరముగా పోరుసాగెను. అంతట దేవి సింహము జూలు విదలించి రాక్షస సేనలో దుమికెను, మరియు తన ముందున్న శత్రు సైనికులను మదపుటేనుగులను చీల్చినట్లు చీల్చి చెందాడి తినుచుండెను. అది చూచిన శుంభుడు ధనుస్సుతో విజృంభించెను. అంత ఇతర రాక్షసులు కళ్ళెర్రచేసి పండ్లు పటపట కొరుకుచూ దేవిని చంప బయలుదేరిరి. అప్పుడు శుంభుడు కూడా కాళిని చంపి దేవిని పట్టుకొనవలెనని కోపముతో అక్కడకు వచ్చెను. అతడు దేవిని చూచి పెండ్లి మీద జయము మీదను ఆశ వదులుకొని చావునకు నిశ్చయించుకొని ధనుస్సును పట్టుకొని నిలుచుండెను. వానిని చూచి శ్రీదేవి రాక్షసులందరూ వినునట్లు చిరునవ్వుతో ఇట్లు పలికెను. ఓ మూఢులారా, మీకు జీవితాశయున్నచో పాతాళమునకు పొండు, లేనిచో నా బాణములచే చచ్చి స్వర్గసుఖమనుభవింపుడు, లేదా మీకు నచ్చిన చోటికి వెళ్ళుడు అని ఆ మాటలు విని నిశుంభుడు ఖడ్గమును పట్టుకొని మొదట సింహము మీద తరువాత దేవి మీదను విసిరెను. శ్రీదేవి తన గదతో కత్తి దెబ్బను తప్పుకొని గొడ్డలితో రాక్షసుని బాహుమూలమున కొట్టెను. ఆ దెబ్బను సహించి దేవిపై మరల కత్తిని విసిరెను. తరువాత ఆమె తప్పుకొని ఘంటానాదము చేసి నిశుంభుని చంపదలచి మాటిమాటికి మద్యపానము చేసెను. నిశుంభుడు అప్పుడు రోషముతో గద పట్టుకొని చండికపై కురికెను. మరియు సింహము తలపై గదతో మోది వికవిక నవ్వి దేవిని గూడా గదతో కొట్టెను. అంతటా చండికాదేవి వాడి అయిన కత్తితో నేర్పుగా నిశుంభుని తల నరికెను. అతడు మరణించి నేలకూలెను. సైనికులు దుఃఖించుచూ శుంభుని రాజమందిరము చేరిరి. అంత శుంభుడు నిశుంభుడేమాయనని ప్రశ్నించెను. వారు, రాజా, నీ సోదరుడు యుద్ధమున మరణించి నేలపై కూలినాడు. అతని అనుచరులను దేవి సంహరించినది. మిగిలిన మేము నీకీ విషయమును తెలుప వచ్చితిమని మనకనుకూలమైన సమయమిది కాదు. ఈ దేవి కేవలము స్త్రీగాదు, రాక్షసుల నశింపజేయవచ్చిన మహాశక్తి. ఈమె అనేక రూపములను ధరింపగలదు, సర్వాయుధములను ధరించియున్నది. కనుక త్వరగా పాతాళమునకు పోయి ప్రాణములను దక్కించుకొనుము అని పలుకగా శుంభుడు, నేను జీవించినా మరణించినా చింతలేదు, దైవము బలవత్తరమైనది, నా వారందరూ చనిపోగా నేను కీర్తిని విడిచి జీవితాశతో యుద్ధమును విరమింతునా. పుట్టినవానికి చావు, చచ్చినవానికి పుట్టుక తప్పదు. స్థిరము కాని శరీరముతో స్థిరమైన కీర్తిని పొందవలయును. కనుక రథమును సిద్ధము చేయుడు, త్వరగా యుద్ధమునకు పోవుదును. ఈనాడే జయమో మరణమో దైవము తలచినట్లు జరుగగలదు అని సైనికులతో అంబికయున్న హిమాలయము వద్దకు వెళ్ళెను. అచట కొండపై సింహవాహనముపై త్రైలోక్య మోహినియగు స్త్రీని చూచెను. ఆమెను దేవతలు, గంధర్వులు, కిన్నరులు మొదలగువారు స్తోత్రము చేయుచున్నారు. కల్పవృక్ష పుష్పములతో పూజించుచుండిరి. ఆమె శంఖమును, ఘంటను మనోహరముగా మ్రోగించుచుండెను. ఆమెను చూచి శుంభుడు కామమోహితుడయ్యెను. ఈమె సుకుమారి ప్రౌఢ యౌవనవతి అయ్యును కామభావము లేకుండుట ఆశ్చర్యకరముగానున్నది. మహాబలశాలులైన రాక్షసులనందరను శ్రమ లేకుండా సంహరించుచున్నది. ఈమె సామదానములకు లొంగదు, భేదమునకు పనికిరాదు. యుద్ధమే శరణ్యము, పారిపోవుట తగదు. చావో గెలుపో విధి విధానమెట్లున్నా అట్లు కాగలదు అని ఆలోచించి యుద్ధమునకు సిద్ధమయ్యెను. తన ఎదుటనున్న దేవితో ఇట్లు పలికెను. ఓ శ్రీదేవి, స్త్రీ ధర్మము యుద్ధము చేయుట కాదు, స్త్రీకి సిగ్గు పెట్టని ఆభరణము. నేను నీ వంటి సుందరాంగిపై చేయి చేసి కొనజాలకున్నాను. నీవు పరుష వచనములు పలికినచో నేను నీతో యుద్ధము చేయుదును. నీవు రతీదేవి వలె ఉన్నావుగాని ఎట్లు చంపగలను అని పలికెను.